భూమి గుండ్రంగా ఉంది. మూడవ భాగం, మాయమయ్యే తారలు. ఆకాశమనే గోళానికి నడిబొడ్డులో స్థిరంగా దిగబడి ఉన్న పలకే భూమి అయితే, భూమి అంచుల వరకు ఇంచక్కా వెళ్ళి భూమి ఆకాశాలు కలిసే చోటుని చూడవచ్చు కదా. తూర్పులో సూర్యుడు ఉదయించే చోటుకి పోవచ్చు, దాన్ని అందుకోవచ్చు, అంటుకోవచ్చు ఆ వేడికి మనం మసికాకుండా ఉంటే. అదేవిధంగా పడమటి అంచులకు పోతే సూర్యుడు అస్తమించే చోటికి పోవచ్చు. ఎన్నో శతాబ్దాల క్రితం మనుషులు నిజంగా అది సంభవం అనుకునేవారు. నింగి నేల కలిసే చోటికి చేరి ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న మనిషి బొమ్మలు కూడా వేసేవారు. భూమి అంచు మీద నుంచి కొద్దిగా ముందుకు వంగి చూస్తే ఖగోళాన్ని గిరగిరా తిప్పే యంత్రజాలమంతా కళ్ళకి కట్టినట్టు కనిపించేదట. కానీ ప్రాచీన గ్రీకులకు మాత్రం ఇదంతా మింగుడు పడలేదు. తూర్పుకైతేనేం, పడమటికైతేనేం, ఎంత ప్రయాణించినా సూర్య చంద్ర తారావళికి ఒక్క అంగుళం కూడా దగ్గర కావడం కనిపించలేదు. ఆకాశానికి ఒక అంచు నుండి మరో అంచుకి బహుశా భూమి విస్తరించలేదేమో. దిశ్చక్రం వద్ద భూమ్యాకాశాలు ఏకం అవుతున్నట్టు కనిపించేది కేవలం మన కళ్ళు చేసే భ్రమేనేమో. బహుశా భూమి పళ్ళెంలాగానే ఉన్నా ఖగోళం దానికన్నా చాలా పెద్దదేమో. అటువంటప్పుడు సూర్య చంద్ర తారావళి భూమి అంచుల నుండి చాలా దూరంగా ఉంటాయి. అందుచేత భూమి నుండి ఎవరూ వాటిని అందుకోలేరు. కానీ భూమి నిజంగానే ఖగోళానికి కేంద్రంలో ఉంటే, ఖగోళం భూమికి చాలా దూరంలో ఉంటే భూమి మీద యాత్రికులు ఎంత ప్రయాణించినా భూమి అంచులు చేరలేదే. బహుశా భూమి మీద నేల ఉన్న భాగం మధ్యలో ఉండి దాని చుట్టూ నీరు ఉందేమో. తగినంత దూరాలు ప్రయాణించిన యాత్రికులు ఎప్పుడూ సముద్రాన్నే చేరుకున్నారు కనుక భూమి అంచుల వరకు విస్తరించి ఉన్నది సముద్రమేనన్నమాట. ప్రాచీన కాలంలో నావికులు తీరం నుండి సముద్రంలోకి మరీ ఎక్కువ దూరం ప్రయాణించేవారు కారు. అందుకే కాబోలు పుడమి పళ్ళెం అంచుల్ని వారెప్పుడూ చేరుకోలేదు. మరైతే భూమి అంచుల వద్ద సముద్రపు నీరు అవతలికి ఎందుకు ఒలిగిపోవటం లేదు? బహుశా భూమి అంచుల వద్ద కొద్దిగా పైకి లేచి ఉందేమో, అందుకే నీరు ఒలిగిపోకుండా ఒరిగి ఉందేమో. బహుశా భూమి పళ్ళెంలా కాక ఓ వెడల్పాటి చిప్పలా ఉందేమో. మరి అదే నిజమైతే అసలు భూమి మొత్తం ఎందుకు కిందకి పడిపోవడం లేదు? ఆకాశం గోళం అనుకున్నా, ఉదయం అస్తమయాలు ఎలాగోలా వివరించినా భూమి చదునుగా ఉంది అనుకోవటం మాత్రం పెద్ద సమస్యగానే ఉంది. భూమి పళ్ళెంలా కాకపోతే మరి ఏ ఆకారంలో ఉంది? మళ్ళీ ఓసారి ఆకాశంలోకి చూద్దాం. ఆకాశంలో ఎన్నో మెరిసే వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ వాటిలో చాలా మటుకు తారలే. చూసే కళ్ళకి తారలు చిన్న కాంతి బిందువుల్లా కనిపిస్తాయి కనుక ప్రాచీనులు వాటి గురించి పెద్దగా ఏమీ చెప్పలేకపోయారు. ఆకాశంలో కనిపించే వస్తువుల్లో రెండు మాత్రం భిన్నమైనవి. అవి సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఎల్లవేళలా ఓ కాంతి చక్రంలా కనిపిస్తాడు, కానీ చంద్రుడు అలా కాదు. కొన్నిసార్లు పూర్తి వృత్తంగాను, మరికొన్నిసార్లు అర్ధవృత్తంలాగాను కనిపిస్తాడు. కొన్నిసార్లు ఆ రెంటికి మధ్యస్థంగా కనిపిస్తాడు. మరికొన్నిసార్లు సన్న కాంతి చాపంలా కనిపిస్తాడు. అప్పుడు దాన్ని నెలవంక అంటారు. ప్రతి రాత్రి చందమామని శ్రద్ధగా గమనించిన గ్రీకులు సూర్యుడు బట్టి ఆకాశంలో చంద్రుడి స్థానం మారుతూ రావటం గుర్తించారు. స్థానంతో పాటు రూపం కూడా మారటం గమనించారు. చంద్రుడు, సూర్యుడు భూమికి అటూ ఇటూగా ఉన్నప్పుడు చంద్రుడు ఎప్పుడూ నిండుగా కనిపించేవాడు. సూర్యకాంతి భూమిని దాటి చందమామ ముఖం మీద పడేది. చందమామ నిండుగా మెరిసేవాడు. చంద్రుడు, సూర్యుడు భూమికి ఒక పక్కే ఉన్నప్పుడు చందమామ అసలు కనిపించేవాడే కాదు. వారికి కనిపించే చంద్రుడి పార్శ్వం సూర్యకాంతి సోకగా చీకటిగా ఉండేది. ఇది గమనించిన ప్రాచీన పండితులు సూర్యుడికి స్వయం ప్రకాశం ఉంది కానీ చంద్రుడికి లేదు అని తీర్మానించారు. సూర్యుడి తేజం వల్ల చంద్రుడికి శోభ అబ్బుతోంది, చంద్రుడిది ప్రతిబింబిత కాంతి.